9.11 అవజానంతి మా మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. అనగా మూఢులు మరియు వివేకహీనులు అయిన లోకులు నా యొక్క సర్వలోకములయందు పరిమితి యనున్నది లేకుండా ఈశ్వరరూపమున పరమభావముతో అనగా అందరి యొక్క ఆత్మరూపమున ఉన్న పరమాత్మరూపమును మరియు సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయి ఉన్న నా రూపమును గుర్తించజాలకయ్యున్నారు. ఆకాశము వలె కాదు, ఆకాశము కంటే గూఢ సూక్ష్మతరము మరియు వ్యాపకత్వము కలిగిన వాడనేయున్నాను. నా ఈ పరమ పరమాత్మతత్వమును ఎరుంగనందువలన మనుష్య దేహమును ధరించియున్న పరమాత్ముడనేయున్న నన్ను సామాన్య మానవునిగా తలంచుచున్నారు. అనగా మనుష్య రూపమును ధరించి అనేక కర్మలు చేయుచున్న నన్ను పరమాత్మునిగా గుర్తించక గౌరవపరచుచున్నారు. 1. అందుచేత ఆ విధముగా పరమాత్ముడనైన నన్ను హీనదృష్టితో చూచుచుండుట చేతవారు జీవత్వమును త్యజించలేక శవరూపములతో అనగా చచ్చిన వారి వలె పడియున్నారు. అట్లేలేన్నచో 9.12 మోఘస మోఘకర్మణో మోఘజ్ఞాన విచేత సహా రాక్షసిమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అనగా వారందరూ మోఘాస అనగా ఆశలు నెరవేరని వారు, కోర్కెలు వ్యర్థమైన వారు, అటువంటి అడుగంటిన ఆశలు గలవారు మరియు మోఘకర్మ అనగా ఫలహీనములైన శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 200 కర్మలు చేయవారు అయి ఉన్నారు. ఏలేనా వారి ద్వారా చేయబడు అగ్నిహోత్రాది కర్మలు తన అంతరాత్మ రూపమున ఉన్న భగవంతుని గుర్తించక ఆదరించకపోవుట వలన వారు చేయు కర్మలన్నీయు ఫలహీనములగును. అందుచేత వారు మోఘకర్మలు చేయువారు అని చెప్పబడుచున్నారు. ఇంతేగాక వారు మోఘజ్ఞానులు కూడా అయి ఉన్నారు, అనగా ఫలహీనమైన జ్ఞానము గలవారేయున్నారు. అనగా వారు పొందిన జ్ఞానము కూడా నిష్ఫలమైనదే అగుచున్నది. మరియు వారు విచేత అనగా వివేకము లేనివారు కూడా అగుచున్నారు. దేహాత్మవాదులు మరియు రాక్షస అనగా అసుర సంబంధమైన ప్రకృతి అనగా స్వభావము కలవారుగుచున్నారు. తాత్పర్యమేమన, అట్టి వారందరూ తినండి, త్రాగండి, విరగొట్టండి, నశింపజేయండి, ఇతరుల ధనధాన్యాదులను దోచుకొనండి మొదలగు కేకలు వేచు చాలా గొప్ప క్రూరకర్మలు చేయువరుగుచున్నారు. అందువలననే శృతి గూడా అసూర్య నామతే లోకాహ ఈశ.3 అని చెప్పుచున్నది. అనగా వారు అసురులు నివసించుటకు యోగ్యమైనటువంటి ప్రకాశహీనమైన లోకములందు నివసింతురు అని చెప్పుచున్నది. మరియు వారు మోహమును కలిగించినటువంటి కాని అట్లుగాక నాయందు అనగా పరమాత్మయందు శ్రద్ధతో కూడిన భావము గలవారు మరియు భగవద్భక్తి రూపమైన మోక్ష మార్గమునందు పయనించువారు. 9.13 మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అనగా ఓ పార్థ, శమము దమము దయ శ్రద్ధ మొదలగు సద్గుణ సంపన్న స్వరూపులైన దేవతల స్వభావమును ఆలంబనగా చేసుకొని ఉదారమైన చిత్తము గల మహాత్ములు ఈశ్వర స్వరూపుడనైన నన్ను సర్వభూతములకు అనగా ఆకాశము వాయువు అగ్ని జలము భూమి మొదలగు పంచభూతములకు మరియు సమస్త ప్రాణులకు ఆది కారణముగా గుర్తించి మరియు వికారరహితునిగాను మరియు అక్షరుడుగాను ఎరింగి అనన్యమైన మనస్సుతో అనగా నీవే తప్పనిత పరంబెరుగన్ అని ఎవరు భజింతురో అనగా నన్నే ధ్యానించుచుందురో అటువంటి వారు ఏ విధముగా భగవానుని ఉపాసింతురోయని ప్రశ్నించగా చెప్పుచున్నారు, ఏ విధముగా భజింతురు? 9.14 సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అనగా ఆ దృఢమైన వ్రతమును స్వీకరించిన భక్తులు అనగా నిశ్చలము మరియు దృఢము మరియు అచంచలమైన మనస్సు కలిగియున్న ఆ భక్తులు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం పరబ్రహ్మ స్వరూపుడను మరియు భగవంతుడనైన నన్ను కీర్తించుచు ఇంద్రియ నిగ్రహము కలిగి సమ దమదయ మరియు అహింసాది ధర్మభావములు కలవారే పరమాత్మ స్వరూపుడనైన నన్ను భక్తిభావపూర్వకముగా నమస్కరించుచు ఎల్లప్పుడూ నన్నే స్మరించుచు నన్ను ఉపాసించుచు నన్నే సేవించుచుందురు. వారు భగవంతుని ఎన్ని విధములుగా ఉపాసింతురు అన్నచో చెప్పుచున్నారు. 9.15 జ్ఞానేజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం అన. కొంతమంది జ్ఞానులైన వారు ఇతర విధములైన ఉపాసనలనన్నింటినీ విడచి భగద్విషేకమైన జ్ఞానరూపయజ్ఞము ద్వారా నన్ను పూజించుచు ఉపాసించుందురు. అనగా పరబ్రహ్మ పరమాత్మైనవాడు ఒక్కడేయను ఏకత్వరూపమైన పరమార్థ జ్ఞానము ద్వారా నన్ను ఉపాసించుచుందురు. మరికొంతమంది ద్వైతభావముతో అనగా ఆదిత్యుడు అనగా సూర్యుడు చంద్రుడు అనుభేదములతో నన్ను తలంచి ఉపాసించుచుందురు. అనగా ఆ ఒక్క భగవంతుడే అయిన విష్ణువు సూర్యుడు మొదలగు రూపములతో ఉండియున్నాడని వారి భావము. ఇంకా అనేక మంది భక్తులు అన్ని దిక్కులకు ముఖములు కలిగియున్న అనగా చతుర్ముఖుడుగా ఉన్న విశ్వమూర్తిని అనేక రూపములు గలవానిగా తలంచి ఉపాసించుందురు. మరియు ఆ విధముగా భక్తులైన వారు అనేక రూపములుగా భగవంతుడున్నాడని తలంచి ఉపాసించుచున్నప్పుడు వారందరూ నిన్నే ఉపాసించుచున్నారని తలంచుట ఎట్లు కుదురును అని శంకించగా ఆ శంకా నివారణార్థము భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పుచున్నారు. 9.16 అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమోషధం మంత్రో 2 హమహమేవాజ్యమహమగ్నిరహం హుతం. అనగా ఋతు అనగా శ్రితేజ్ఞ విశేషమును నేనే అయి ఉన్నాను మరియు స్మార్తేజ్ఞ విశేషము కూడా నేనే అయి ఉన్నాను. అవికాక పితృదేవతలకు ఇవ్వబడు స్వధా అను పేరు గల అన్నమును కూడా నేనే అయి ఉన్నాను. అన్ని విధములగు ప్రాణుల ద్వారా తినబడుతున్న ఔషధమును కూడా నేనే అయి ఉన్నాను. అట్లు కానిచో సర్వవిధ ప్రాణులు తిననటువంటి సాధారణమైన ఆహారము స్వధా అని అనబడును. మరియు వ్యాధులను నశింపజేయుటకు ఉపయోగించు ఔషధమును కూడా ఔషధమని ఎందురు. మరియు దేవతలకు మరియు పితృదేవతలకు అన్నముగా తలంచి పంపబడు హవిస్సు అను మంత్రమును కూడా నేనే అయి ఉన్నాను. అంతేగాక నేనే ఆజ్యమును హవిస్సును ఘృతమును కూడా నేనే అయి ఉన్నాను. హోమము చేయబడు అగ్నిని కూడా నేనే అయి ఉన్నాను. మరియు నేనే హవనరూపమైన కర్మను కూడా అయి ఉన్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 2.17 పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ. అనగా నేనే ఈ జగత్తునంతటినీ కల్పించు తండ్రిని మరియు ఈ ప్రపంచమునకు రూపము కల్పించి జన్మింపజేయు తల్లిని కూడా అయి ఉన్నాను. మరియు నేనే ప్రాణులన్నింటి యొక్క కర్మ ఫలములను విధించినటువంటి విధాతను మరియు పితామహుడను అనగా తండ్రి యొక్క తండ్రిని అయి ఉన్నాను. అంతేగాక తెలియతగనవాడను సర్వప్రాణులను పవిత్రముగా చేయువాడను ఓంకారమును ఋగ్వేదమును సామవేదమును మరియు యజుర్వేదమును అన్నీను నేనే అయి ఉన్నాను. అందుకే గాబోలు మహాభాగవతమునందలి సప్తమ స్కంధమునందు కలడంబోధి కలండుగాలి కలడకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిం దిశలం బగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలన్ కలదోంకారమునం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడిసుండు గలండు తాండ్రి వెదకంగా నేల ఈయాయిడన్ అని చెప్నియున్నారు. చూ సడోట్స్కం శ్రీమహాభాగవతము మరియు నేనే 9.18 గతిర్భర్త ప్రభవః సాక్షి నివాసః శరణం సుహ్మత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. అనగా నేనే గతిని, నేనే కర్మఫలమును, భర్తను, సర్వప్రాణులను పోషించువాడను, సర్వమునకు ప్రభువును, అందరికీ స్వామిని, ప్రాణుల యొక్క కర్మలకు మరియు ఆకర్మలకు సాక్షిని, సర్వ ప్రాణులు నివసించుటకు యోగ్యమైన క్షేత్రమును, నా శరణుజొచ్చిన వారినందరి యొక్క దోహకములను దూరము చేయువాడను, అయాచిత అపకారము చేయువాడను, జగదుత్పత్తికి కారణమైనవాడను, మరియు సర్వలోకములు దేవియందు లీనముగునో అట్టి ప్రళయమును కూడా నేనే. మరియు అన్ని విధములైన ప్రాణులు నివసించు స్థానమును మరియు ప్రాణులయు కాలంతరమందున అనుభవించుటకు యోగ్యమగు కర్మల యొక్క ఫలములకు ఛాంకాగారమును నేనే. మరియు వినాశమనున్నది ఎరుంగనటువంటి మూల పదార్థమును అనగా ఓజముకు నేనే. అనగా రూపములు దాల్చుటకు యోగ్యమైన వస్తువులకు నాశములేని మూల పదార్థమును అనగా కారణ పదార్థమును నేనే. బీజము తప్పక జేజము ప్రపంచము తోచుచున్నంత కాలము దానికి కారణ స్వరూపమైన యుండును. అందువలన బీజము అవినాశ అని చెప్పబడినది. విలీన శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. లేకుండా ఏ ఒక్క వస్తువు కూడా ఉత్పన్నము కాదు. మరియు అట్టి ఉత్పత్తి నిత్యము జరుగుచుండుట చూడబడుచున్నది. దీనివలన తెలియబడుచున్నదేమన, బీజము యొక్క పరంపర ఎన్నడూ నశించదు. మరియు 9.19 తపామ్యహమహం వర్షం నిగృష్ణామ్యుత్సృజామిచ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అనగా నేనే సూర్యుడనే నా యొక్క కొన్ని తీక్షణమైన కిరణముల ద్వారా అన్నింటినీ తప్పింపజేయుదును. మరియు కొన్ని కిరణముల ద్వారా వర్షము కురియునట్లుగా చేయుదును. మరియు వర్షము కురింపించిన తరువాత కొన్ని కిరణముల ద్వారా 8 మాసముల కాలము వరకు జలమును శుష్కింపజేయుచుందును. మరల వర్షాకాలము వచ్చిన తరువాత మరల వర్షమును కురియునట్లు చేయుదును. నీవే చండగభస్తి మండలము చేయింకింతు వంబోనిధుల్ నీవే లోకహితార్థమై కురియు దంతేవాన మేఘాకృతి నీవే జేసద భస్మరాశిగ వనాని కంబు దావాగ్నివై నీవే బెంచదవెల్ల ఓషధుల రేలిందుండవై వెన్నెలన్ చూ. గయోపాఖ్యానము ఓ అర్జున, దేవతల యొక్క అమూతత్వమును నేనే. మరియు మర్త్యలోకమునందు నివసించువారి యొక్క మృత్యువును నేనే. అంతేగాక సత్పదార్థమును అసత్పదార్థమును రెండునూ నేనే. జడచేతన గుణదోషమయ విశ్వకీన్హకర్తార్ అన్నాడు మహాభక్తుడు కవి అయిన తులసిదాసు. అనగా భగవంతుడు జడము చేతనము గుణము దోషము అన్నింటినీ కలిపి ఈ ప్రపంచమును సృష్టించియున్నాడు. అనగా దేనితో కూడియున్నందువలన ఈ ప్రపంచము మరియు ప్రపంచమందలి ప్రాణులన్నీ ఉన్నట్లుగా తోచున్నవో మరియు ఏ తత్వముతో సంబంధము లేనందువలన ఈ ప్రపంచము మరియు ప్రపంచమందలి ప్రాణులన్నీ లేనట్లుగా తోచునో ఆ తత్వమును నేనే. కాని భగవంతుడు స్వయముగా పూర్తిగా అసత్తు అనగా లేనివాడు కాదు. అట్లుగాక సత్తు మరియు అసత్తు అను శబ్దముల యొక్క అర్థము ఇచ్చట కార్యము మరియు కారణముగా గుర్తించవలేను. భగవంతుడు కారణము, జగత్తు కార్యము. కారణములేని కార్యముండదు, కార్యములేని కారణ పదార్థము ఉండును. ఇంతకు పూర్వము చెప్పినట్లుగా క్రమము తప్పక ఏ జ్ఞాని ఏకత్వ పృథకత్వాది భేదములను గుర్తించి విజ్ఞానరూపమైన యజ్ఞముల ద్వారా పూజలు జరుపుచూ నన్ను పాసించుచుండునో అటువంటి వారు తమకున్న విజ్ఞానమునకు తగినట్లుగా నన్నే పొందుదురు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 204. అట్లుగాక విషయవాసనతో కూడియున్న అజ్ఞాని 9.20 త్రైవిద్య మాం సోమపాహ పూత పాప యజ్జేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే పుణ్యమాసాద్య సురేంద్రలోకమస్నంతి దివ్యాండివి దేవభోగాన్. అనగా ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదము ఈ మూడు వేదములను పఠించి చక్కగా సారమెరింగిన వారు మరియు సోమరసమును పానము చేసిన వారు ఆ విధముగా పాపరహితులైన వారు. అనగా సోమరసమును పానము చేసినందువలన సర్వవిధ పాపములు తొలగిపోయిన వారు అయినటువంటి సకాము పురుషులు అనగా లోకమునందలి సంపదలను పొందగోరిన వారు వసు మొదలగు దేవతల రూపమున స్థిరపడియున్న పరమాత్మ స్వరూపుడనైన నన్ను అగ్నిష్టోమాది యజ్ఞముల ద్వారా పూజించువారే స్వరమును పొండవలైనని కోరుచుందురు. అటువంటి వారు తాము చేసియున్న పుణ్యకర్మల ఫలముగా ఇంద్రుని స్థానమును పొంది స్వర్గమునందు దేవతల యొక్క భోగములను పొందుదురు. అనగా స్వర్గమునందు దేవతల చేత అనుభవించబడు అప్రాకృతమైన భోగములను పొందుదురు.